నమస్తే. మైండ్ మీడియా శ్రోతలకు స్వాగతం. రాజసులోచనం శీర్షిక ద్వారా మీ ముందుకు వస్తున్న వారు దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. నేటి అంశము స్వధర్మ నిష్టను తెలిపే శ్రీ గురు పౌర్ణమి. గుశబ్దస్త్వంధకార స్యాత్ ఋషబ్దస్తన్నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. చీకటిని పారద్రోలేవాడు గురువు అని ద్వయోపనిషత్తు చెప్తోంది. భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువును సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఆరాధించడం భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఒక జీవన పరంపర. ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి పేరు చెప్పగానే మనకు సుదీర్ఘమైన సాంస్కృతిక నేపథ్యం గుర్తుకు వస్తుంది. ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాసుడు జన్మించినట్లు పౌరాణికమైన కథ ఉంది. ఇతని కాలము నేటికి సుమారు 5000 సంవత్సరాల నాటిది. వేదవ్యాసుడు అప్పటికే దుర్గమంగా ఉన్న వేదాలను విభజించి తన శిష్యులకు అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయించాడు. వేదాలు భారతదేశంలోని సరస్వతీ నదీ తీరంలో పుట్టినా అవి కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనవి కావు. అవి విశ్వ మానవాళికి చెందిన అనర్ఘ సంపద. విశ్వశ్రేయస్సు వాటి పరమ లక్ష్యం. గురు పౌర్ణమి నాడు మనం వ్యాస భగవానుని పూజిస్తాం. గురువులు 2-3 రకాలుగా ఉంటారు. 1 మనకు పాఠం చెప్పిన గురువు, 2 ఆధ్యాత్మిక గురువు, 3 మనకు సాంస్కృతిక వారసత్వము అందించిన ఋషి. అందుకే ప్రతి మానవుడికి జన్మసిద్ధంగా మాతృ పితృ రుణాలతో పాటు ఋషి రుణం కూడా సంక్రమిస్తుంది. దీన్ని తీర్చుకోవలసిన బాధ్యత జన్మసిద్ధంగా ప్రతి మానవుడి మీద ఉంటుంది. వాల్మీకి మహర్షి పుట్టకపోయినట్లయితే రాముడు ఎవరో ఎవరికి తెలుస్తుంది? వ్యాసుడు మహాభారతాన్ని రాయకపోయినట్లయితే ఘనశ్యాముడు ఎవరో ఎవరికి తెలియదు. వ్యాసుడు 18 పురాణాలను రచించాడు, భగవద్గీతను అందించాడు, శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ వ్యాసుడు మనకు అందించినవే కదా. కమనీయ మనోహర కథలతో కూడిన భాగవతాన్ని మనకు అందించిన ఆయన వ్యాసభగవానుడే. అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వ్యాసుడు పెట్టిన భిక్ష ఇదంతా. అందువల్లనే గురు పౌర్ణమి నాడు మనం వ్యాస పూర్ణిమ అనే పేరుతో కూడా ఆరాధిస్తున్నాము. శైవ, వైష్ణవ, గాణపత్య, సౌర, శాక్తేయ సంప్రదాయాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఈ సంప్రదాయాలకు చెందిన వారందరూ వారి వారి గురువులను ఆషాఢ పౌర్ణమి నాడు పూజించుకుంటారు. ఆషాఢ పౌర్ణమి నుండి చాతుర్మాస్య వ్రతము ప్రారంభమవుతుంది. అంటే గురువులు, పీఠాధిపతులు, నిరంతరం దేశ సంచారం చేసే పరివ్రాజకులు స్థిరంగా ఒకచోట ఉండిపోతారు. అక్కడే వారు ధర్మప్రచారం చేస్తుంటారు. ఈనాడు దేశంలో ఉన్న వివిధ మార్గాలకు చెందిన భక్తులు ఆషాఢ పౌర్ణమి నాడు తమ తమ గురుస్థానాలకు వెళ్ళి పూజలు జరుపుకొని ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈ గురువులందరికీ గురువు ఎవరు? ఈ గురువులందరికీ మాతృస్వరూపము ఎవరు? శ్రీరామునికి వశిష్ఠుడు గురువు. మరి వశిష్ఠునికి ఎవరు గురువు? కృష్ణునికి సాందీపని గురువు. మరి సాందీప మహర్షికి ఒక గురువు ఉంటాడు కదా. ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాలకు భారతీయ సాంస్కృతిక సుధను అందించిన స్వామి వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువు. ఆ రామకృష్ణునికి కాళీమాత గురువు. కాళీమాత అంటే సాక్షాత్తు భారతమాత స్వరూపమే. అంటే అనాదిగా సకల మానవాళికి దివ్య జీవన మార్గదర్శనం చేస్తూ వస్తున్న మహోన్నతమైన భారతీయ సంస్కృతియే అందరికీ గురువు. లౌకికమైన మన గురువులందరికీ కన్నతల్లి భారతమాతయే. అందుకే ఋగ్వేదంలో మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అంటే ఈ పృథివి, ఈ భూమి మాకు తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అనే మంత్రం ఉంది. అంటే ఈ భారతదేశాన్ని ప్రాచీన కాలం నుండి పరమగురువుగా ఇక్కడి ప్రజలు భావించారు. భారతదేశము కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వగురువుగా. భారతదేశం అంటే ఏమిటి? కేవలం 125 కోట్ల మంది ప్రజలు మాత్రమేనా? ఇక్కడ నదీ నదాలు, శైవ వైష్ణవ శాక్తేయ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అసంఖ్యాకమైన ధార్మిక పీఠాలు, ధార్మిక గ్రంథాలు, పంచగకారములు అని చెప్పబడే గంగ, గోవు, గాయత్రి, గీత, గోపాలుడు వీరిపై మనలోని పూజ్య భావము, ఇక్కడి సుజలములు, సుఫలములు, సస్యశ్యామలములు అయిన బంగారు భూములు, కోటి కోటి కంఠములతో భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తించే ప్రజాశక్తి, ఇక్కడి శ్రామిక సౌందర్యము, ఇక్కడి అజంతా, ఎల్లోరా, హాలిబీడు, 1000 స్తంభాల గుడి, ఇక్కడి కూచిపూడి, భరతనాట్యము, మణిపురి, కథక్, పేరిణి శివతాండవము, ఇక్కడి బతుకమ్మ పండగ, వరలక్ష్మీ వ్రతము, రాఖీ పౌర్ణమి, హోలీ పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు, ఇదంతా కూడా భారతీయత కిందికే వస్తుంది. ఈ దేశంలోని భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, అందరి హృదయాలలో ఉన్నది దివ్య శక్తి భారతమాతయే అన్న విషయం లోగడ రవీంద్రుడు, అరవిందుడు, వివేకానందుడు ఎన్నోసార్లు చెప్పారు. గురుపౌర్ణమి మనకు ఈ మహత్తర సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుకు తెస్తున్నది. మన దేశం మీద, మన ధర్మ సంస్కృతుల మీద, మన ఆచార సంప్రదాయాల మీద, మన సమాజ జీవనం మీద గత 1000 సంవత్సరాలుగా ఎన్నో రకాల దాడులు జరిగాయి. మన దేవాలయాలు నేలకూలాయి. మన సాంస్కృతిక గ్రంథాలు తగలబెట్టబడ్డాయి. భారతమాతాకి జై అన్నవారిని జైల్లో పెట్టారు. భారతదేశాన్ని ప్రేమించేవాళ్లను ఛాందసులు, ఫాసిస్టులు అన్నారు. గంగలో ఎవరైనా స్నానం చేస్తే అతడిని ఏం పాపం చేశావు అంటూ సామ్యవాదులు అవహేళన చేసేవారు. పుష్కర స్నానాలను ద్వేషించారు. కుంభమేళాలను అపహసించారు. భారతదేశము తన అస్తిత్వాన్ని తిరిగి చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మౌలికమైన ఆవశ్యకతని గురుపౌర్ణమి నాడు ప్రతి భారతీయుడు గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. పాశ్చాత్యులు, ముఖ్యంగా బ్రిటిష్ వారు మన విద్యా విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఆర్యులు విదేశాల నుంచి వచ్చారని దుష్ప్రచారం చేశారు. అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడు ఓడిపోయాడని చరిత్ర గ్రంథాలే వ్రాయించారు. రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహారాజుల పేర్లు చరిత్ర పాఠాలలో లేకుండా అవమానించారు. అక్బర్ ది గ్రేట్ అన్నారు. ఔరంగజేబు మత సహనానికి పర్యాయ పదం అన్నారు. కృష్ణం వందే జగద్గురుం అని మనం విశ్వగురువుగా భావించిన కృష్ణుడిని, రాముడిని అవమానించారు. పాశ్చాత్యులు వచ్చిన తరువాతనే మన దేశంలో సాంస్కృతిక వికాసం ప్రారంభమైందని ప్రచారం చేశారు. ఇది నిజమా? అమెరికా పుట్టి 300 సంవత్సరాలయ్యింది, కానీ జగద్గురువైన భారతమాతకు 300,000 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది. బైబిల్, ఖురాను పుట్టకముందే ఋగ్వేదం పుట్టింది. గురుపూర్ణిమ పర్వదినం నాడు భారతీయులంతా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకోవలసిన కర్తవ్యం మన గురువు. పూర్వము భరతుడనే చక్రవర్తి దేవతల తరఫున రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తంతో తడిసిన అతడి ఉత్తరీయము జారి కింద పడిపోయింది. యుద్ధంలో లీనమైపోయిన ఆ రాజు అది పట్టించుకోలేదు. ఆ ఉత్తరీయము గాలికి ఎగురుతూ వచ్చి సంచారంలో ఉన్న సప్త ఋషులపై పడింది. వారు దివ్యదృష్టితో విషయం గ్రహించి ఆ వస్త్రమును తీసుకుని భరతుని వద్దకు వెళ్ళారు. సుదీర్ఘ ప్రయాణము చేత వారి శరీరాలు చిందించిన స్వేదంతో తడవడం వల్ల ఆ వస్త్రానికి అంటిన ఎరుపు రంగు కాస్త వెలసి కాషాయ వర్ణంలోకి మారింది. సప్తర్షుల కరస్పర్శచే పునీతమైంది కాబట్టి నాటి నుంచి భరతుడు ఆ వస్త్రమునే తన ధర్మధ్వజముగా స్వీకరించాడు. భరతుడు పాలించిన భూమి భారతదేశము కాబట్టి నాటి నుండి ఆ కాషాయ ధ్వజమే రాష్ట్రధ్వజముగా ధర్మధ్వజముగా భగవాధ్వజముగా మనకు నిరంతరం మార్గదర్శనం చేస్తూ దివ్య ప్రేరణగా నిలచి ఉంది. హిందూ సంఘటన ద్వారా భారతదేశ పునర్నిర్మాణానికి భారతదేశ పరమ వైభవం కోసం పూజ్యశ్రీ డాక్టర్ కేశవరావు బలీరాం హెడిగేవారు 1925 సంవత్సరములో విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించారు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా పురాణ పురుషుడైనా కావచ్చు, కానీ అతడు ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలవలేడు. అతనిలోను ఏమైనా లోపాలు కానీ తమకి నచ్చని గుణాలు కానీ ప్రజలను అతని నుండి దూరం చేయవచ్చు, కానీ తత్వం అలా కాదు. అది ఏ ఒక్క వ్యక్తికో పరిమితమైనది కాదు. తత్వము శాశ్వతమైనది. అది అన్ని కాలాలలోనూ అందరికీ సమప్రేరణనిస్తుంది. కాబట్టి వ్యక్తినిష్టకి బదులు తత్వనిష్టకి డాక్టర్జీ ప్రాధాన్యతనిచ్చారు. ఇంతకీ ఆ తత్వము యొక్క మౌలికత ఏమిటి? శౌర్యము, త్యాగము. ఎరుపు రంగు శౌర్యానికి ప్రతీక, స్వేదము శ్రమకు త్యాగానికి ప్రతీక. తన శౌర్య పరాక్రమములతో దానవులతో యుద్ధం చేస్తున్న భరతుని రక్తంతో తడిసిన వస్త్రం ఎర్రగా మారింది. క్షత్రియులు శౌర్యప్రియులు కదా. ఆ వస్త్రమును తీసుకుని భరతుని వద్దకు వెళ్ళిన సప్తర్షుల స్వేదంతో తడవడం వల్ల ఆ వస్త్రము కాషాయ వర్ణంలోకి మారింది. ఋషులు త్యాగ తపో జీవనులు కదా. అంటే త్యాగ శౌర్యములను తెలిపే అనాది అయిన మన తత్వమునకు ప్రతీక ఈ కాషాయ ధ్వజము. అనాది అయిన ఈ మన తత్వము ధర్మములో ఉంది. అందుకే కాషాయ ధ్వజము మనకు ధర్మధ్వజము భగవాధ్వజము అయ్యింది. అనాది అయిన మన ఋషి జీవనానికి మహోన్నతమైన క్షాత్ర పరంపరకు మనము వారసులం. సకల మానవాళికి శాశ్వత సుఖాలను చేకూర్చే ధర్మము ఏదైతే ఉందో దానిని మన త్యాగ శౌర్యముల చేత రక్షించుకోవాలి. తను మన ధన సర్వార్పణముతో మన మాతృభూమి కార్యాన్ని కొనసాగించాలి. అందుకు కావలసిన నిరంతర ప్రేరణ మనకు భగవద్ధ్వజం నుండి లభిస్తుంది. అది తెలియజేసేదే ఈ గురు పౌర్ణమి పర్వదినము. యోగులు సాగిన మార్గమిది, లోకము లేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది. భారత్ మాతాకి జై. అందరికీ ధన్యవాదములు. వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. సెలవు.